కృష్ణయజుర్వేదాంతర్గత 7 కఠ ఉపనిషత్ లేక కఠవల్లి ఉపనిషత్ అధ్యయన పుష్పము 1. ప్రథమవల్లి పరిప్రశ్న. అరుణి మునీంద్రుని కుమారుడు ఆరుణి, వాజస్రవసువు నామధేయుడు. ఆయన, నేను ఆనందమయమైన లోకాలు పొందాలి అనే ఆశయంతో అనేక యాగములు యజ్ఞములు నిర్వర్తిస్తూ ఉండేవారు. ఆయనకు గల బహు సంతానంలో మధ్యవాడు నచికేతుడు. 7 సంవత్సరముల వయస్సువాడు. తండ్రి వెంట ఉండి యాగ సమయములలో తండ్రి దగ్గరే కూర్చుని ఆయా యాగ విధానాలలో పాల్గొంటూ తండ్రికి చేదోడుగా సేవిస్తూ ఉండేవాడు. ఆ పిల్లవాని చురుకుతనము, యోగ జ్ఞానముల పట్ల గల సునిశితమైన అవగాహనలను చూచి తల్లిదండ్రులు గురువులు ఆనందం పొందుతూ ఉండేవారు. ఒకసారి ఆ వాజస్రవసువు విశ్వజిత్ అనే పేరుగల గొప్ప యాగం ప్రారంభించారు. ఆ యాగ కార్యక్రమం కొన్ని రోజులుగా కొనసాగింది. సుదూర ప్రాంతాల నుండి అనేక మంది వచ్చి ఆ యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు, చూచి ఆనందించారు. క్రమంగా యాగమంతా పూర్తి కావస్తూ ఆ కార్యక్రమము చివరి రోజుకు వచ్చింది. యాగము యొక్క నియమమును అనుసరించి ఆ యజ్ఞకర్త అయిన వాజస్రవసువు విశ్వజిత్ అనే శబ్దార్థాన్ని ఉద్దేశిస్తూ తనకున్న సంపదను ఇతరులకు ఇచ్చివేయవలసియున్నది. తనకున్నది ఇచ్చే సంజ్ఞారూపంగా తన గోసంపదలో గల ఆవులను ముందుగానే ఎంపిక చేసి ఉంచుకున్నారు. ఇక ఆపై యాగఫల ప్రదాన కార్యక్రమ విభాగంగా ఆ యాగంలో పాల్గొన్న ఒక్కొక్క బ్రాహ్మణుని పిలిచి ఒక్కొక్క ఆవును దానమిచ్చివేయటం ప్రారంభించారు. కుమారుడైన నచికేతుడు తండ్రి చేస్తున్న సర్వస్వదాన కార్యక్రమంలో తండ్రికి ఎప్పటిలాగానే సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ 7 సంవత్సరాల పిల్లవాడంటే తండ్రికి ఎంతో ఇష్టం. ఆ పిల్లవాడు కూడా తల్లిదండ్రులను ఆరాధ్య ప్రత్యక్ష దేవతలు అనే భావంతో చూచేవాడు. చిన్నప్పటినుండే తండ్రి దగ్గర, గురువుల దగ్గర అనేక పవిత్రమైన శాస్త్ర విశేషాలు విని ఆ ప్రయోజనంగా అత్యంత వినమ్రతతో సేవించటం అతనికి అలవాటైన విషయమే. అతడు అప్పటికీ గురుకులంలో విద్యాభ్యాసియే. ఆ విధంగా గోదానాలు తండ్రి చేస్తూ ఉండగా ఇంతలో నచికేతుడు అక్కడ దానం చేయబడుచున్న గోవులను కాకతాళీయంగా పరికించి చూడటం జరిగింది. అట్లా చూస్తూ చూస్తూ ఉండగా ఆతని మనస్సులో తడుక్కుమని ఒక ఆలోచన వచ్చి అది మరింతగా బలం పుంజుకోసాగింది. ఆ నచికేతుడు అట్లా ఆలోచిస్తూనే తండ్రి వాజస్రవసువు దగ్గరకు అడుగులు వేస్తూ వెళ్ళి ఇట్లా ప్రశ్నించసాగాడు. నచికేతుడు, తండ్రి, ఇప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. అడగటానికి అనుజ్ఞయే కదా, గోవులను దానంచేస్తూ అనేక మందితో చిరునవ్వుల పలకరింపులు నిర్వర్తిస్తూ ఉన్న వాజస్రవసువు కొడుకు ముద్దుగా అంటున్న మాటలు విని ముద్దుగా దగ్గరకు పిలిచారు. అక్కడి వేద పండితులతో, వేద పండిత వరేణ్యులారా, ఈ మా అబ్బాయికి ఏదో అనుమానం వచ్చినట్లుంది అని పలుకుచూ చిరునవ్వుతో నచికేతుని వైపు మెల్లగా చూచారు. వాజస్రవసువు, ఏమిటి నాన్నా, నీకు ఏమి అనుమానం వచ్చిందో అడుగు. నచికేతుడు, తండ్రి, మనం ఈ విశ్వజిత్ యాగము ఎందుకు చేస్తున్నారు? దీనివలన మనకు ఏమిటి లాభం? వాజస్రవసువు, అదేమిరా అట్లా అడుగుతావు? ఏమి ప్రశ్నరా అది? ఈ యాగం చేస్తే ముందు ముందు ఈ యాగ దేవతలు మనకు, మన పితృదేవతలకు ఉత్తమ లోకాలు ప్రసాదిస్తారు. నచికేతుడు, అవును కదా, ఆనందమయ లోకాలు ముందు ముందు లభించాలని కదా ఇటువంటి యాగం మనం శ్రమపడి చేస్తున్నాం. వాజస్రవసువు, అవును, అది సరే. ఇప్పుడా విషయం ఎందుకడుగుచున్నావు? పోయి చెప్పిన పనిలో ఉండు నాయనా. నచికేతుడు, అదిగో అటు చూడండి, మనం దానం చేయటానికి మన పశువుల కొట్టం నుండి తెచ్చిన ఆవులన్నీ కూడా ఎట్లా ఉన్నాయో గమనిస్తున్నారా? పీతోదక జగ్ధతృణ దుగ్ధదోహ నిరింద్రియాహ అవన్నీ ముసలి ఆవులు. వయస్సు మీదపడి రేపోమాపో చావుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. అవి గడ్డిమేసే స్థితిలో కూడా కనిపించటం లేదే. ఇక పాలు ఇచ్చే ప్రసక్తి ఎక్కడా? చిక్కి శల్యమే వార్ధక్యంతో నిలబడే శక్తిలేని ఆవులనా మనం దానం చేసేది? ఎందుకో పనికిరాని ఆవులను దానంచేస్తే పుచ్చుకున్నవారికి ఏమి ప్రయోజనము? ఏ ప్రయోజనమూ లేనప్పుడు ఇక మనకు ఈ దానాల వల్ల ఆనందమయమైన లోకాలు ఎట్లా లభిస్తాయి? అటువంటి ప్రయోజనం లభించినప్పుడు మరి ఇంత కష్టపడి ఇన్ని రోజులుగా ఈ యాగం చేయటం ఎందుకు? వాజస్రవసు, నచికేత, అట్లా అనకూడదు నాయనా. పెద్ద పెద్దవారు వచ్చారు, ఆవులను దానంగా స్వీకరిస్తున్నారు. సరేలే, తరువాత మాట్లాడుకుందాం. నీవు పోయి ఆ ఆవుల దగ్గర నిలబడు. పో, అవి అటూ ఇటూ పోతాయేమో. నచికేతుడు, ఆ ఆవుల, అవి ఎటుపోతాయి? వాటికి అడుగులు వేసే ఓపికయే కనిపించటం లేదండి నాన్నగారు. ముందు ఈ విషయం చెప్పండి. ఈ బక్క చిక్కి ఒట్టిపోయి చావుకు సిద్ధంగా ఉన్న ఆవులను దానంచేస్తే పుచ్చుకున్నవారికి తోలుకునిపోయి మేపే శ్రమేగాని లాభమేముంటుంది? దానం పుచ్చుకున్నవారు సుఖపడనప్పుడు, లాభపడనప్పుడు ఈ దానాలు చేస్తున్న మనకు ఏమి ప్రయోజనం? ప్రయోజనం లేకుండా ఇంతటి యాగం మనం ఎందుకు చేస్తున్నామో చెప్పండి. ఇదంతా నిష్ప్రయోజనమైన శ్రమ కాదా? వాజస్రవసువు, ఓరై. నచికేత, పిచ్చి పిచ్చి మాటలు ఆపుతావా? లేదా ఎప్పుడు ఎక్కడా ఏమి మాట్లాడాలో తెలియదురా నీకు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుచున్నావే. నోరు మూసుకొని ముందు పనిచేయి. నాకు కోపం తెప్పించకు. పో. నచికేతుడు, అది కాదు తండ్రి. మనం ఈ దానాలు ఎందుకు చేస్తున్నారా? చేసి ఎవరికి ఏం ప్రయోజనం? నా మాటలు అర్థం చేసుకోండి. ఇంత కష్టపడి ఈ గొప్ప యాగం చేస్తున్నాం కదా. ఇంత పనికిరాని గోవులను ఎందుకు దానం చేస్తున్నామో ముందు నాకు చెప్పండి. వాజస్రవసు, ఓరి. పనికిరాని పశువు, పనికిరాని మాటలు ఆపు, ఇక్కడి నుండి పో. నచికేతుడు, నాన్న, నేను పనికిరాని పశువునే కదా. ఈ పనికిరాని ఆవులను దానం చేస్తున్నారు కదా. అట్లాగే పనికిరాని పశువు వంటి నన్ను కూడా దానం చేస్తున్నారా? ఎవరికి దానం చేస్తున్నారు చెప్పండి, చెప్పండి. వాజస్రవసువు, నిన్ను కూడానా? అట్లాగా, నిన్ను కూడా దానం చేస్తున్నాను. నిన్ను ఇప్పుడే ఆ యమధర్మరాజుకు సమర్పిస్తున్నాను. శ్రీ యమధర్మరాజార్పణమస్తు. పో, ఇక్కడి నుంచి. నచికేతుడు, నాన్నగారు, అట్లే అగుగాక. మీరు చెప్పినట్లు నేను యమధర్మరాజుకు సమర్పించబడిన వాడనగుచున్నాను. ఇదిగో ఇప్పుడే యమపురికి బయలుదేరుచున్నాను. తండ్రి, దయచేసి నా గురించి మీరు ఆదుర్దా పడవద్దు. అమ్మని కూడా దిగులు పెట్టుకోవద్దని చెప్పండి. అన్నయ్యలు, తమ్ముళ్ళు ఉన్నారు కదా, వారిని చూచి ప్రశాంత పడమనండి. మీరిద్దరూ ఊరటపడి ఉండండి. అయ్యో, వీడు యమధర్మరాజు దగ్గరకు వెళ్ళిపోయినాడే, ఎంత కష్టం అని కించిత్తుగా కూడా మీరెవ్వరూ విచారించకండి. ఇందులో విశేషమేమున్నది? ఈ నా శరీరం, ఈ అందరి శరీరాలు ఈరోజో రేపో ఏదో మిషతో కాలగర్భంలో కలిసిపోయేవే కదా. ఈ భూమి మీదకు ఎన్నో దేహాలు వస్తున్నాయి, పోతున్నాయి. ప్రతి సంవత్సరం ధాన్యపు గింజలు కూడా మొలుస్తున్నాయి. అవి జనులు తింటున్నారు. ఆ విధంగా అవి నశించిపోతున్నాయి. ఈ అసంఖ్యాక దేహాలన్నీ అసంఖ్యాక ధాన్యపు గింజల వంటివే కదా. కనుక దేహాల రాకపోకలు పెద్ద విషయమేమీ కాదు. ఇదిగో ఇప్పుడే నేను యోగబలంతో ప్రాణప్రసరణను స్తంభింపజేసి ఈ దేహమును చిత్తముతో త్యజించి యమపురికి వెళ్ళుచున్నాను. తల్లిదండ్రులారా, సోదరులారా, పెద్దలారా, నాకు సెలవు ఇప్పించండి. ఇట్లా పలికి ఆ నచికేతుడు అక్కడే ఒక మూలగా ఉన్న ఖాళీ ప్రదేశములో ఆసీనుడే క్షణంలో పద్మాసనం ధరించాడు. ప్రాణ అపానములను స్తంభింపజేశాడు. సూక్ష్మదేహముతో ప్రాణములను సప్రాణ సమర్పణ చేయనారంభించాడు. అట్టి ప్రాణ నిష్క్రమణ ప్రక్రియతో ఒకడు తాను ధరించిన ఉంగరమునో యజ్ఞపవీతమునో త్యజించినట్లు భౌతిక దేహం వదిలి సూక్ష్మదేహి లేక అతివాహిక దేహి అయి ఇక అక్కడి నుండి బయల్వెడలాడు. యమ భగవానునికి దానంగా సమర్పించబడిన నేను వారిని ఇప్పుడు దర్శించెదనుగాక అనే మనోద్వేగంతో అప్పటికప్పుడే యమలోకపు ద్వారాలు సమీపించాడు. ఆరుని సోమయాజి అగు వాజస్రవసువు కుమారుని మాటలు వింటూ బదులు పలికే ప్రయత్నంలో ఉండగానే అంతా జరిగిపోయింది. నచికేతుడు యోగ ప్రక్రియతో ప్రాణములు స్తంభింపజేశాడు. మనస్సులో సర్వస్వదాన వేదమంత్రమును మననం చేస్తూ దేహం నుండి ప్రాణమనస్సులను బయల్వెడలదీశాడు. అంతా కూడా కొన్ని రెప్పపాటుల కాలములో జరిగిపోయింది. వాజస్రవసు ఇదంతా చూస్తూ నిశ్చేష్టితుడే చతికిలపడి కూర్చుండిపోయారు. ఒక్కసారిగా ఆ వాతావరణమంతా ఆశ్చర్యకరంగానూ అక్కడి బంధుమిత్రులకు దుభగకరంగానూ మారిపోయింది.